84 హ్రీంకార బీజ క్షసం ధ హ్రీంకార బీజ హ్రీంకార ఏవ బీజం స్వవాచక్ మంత్ర భాగా జ్ఞాపకం దేవతానాం యత్ బీజముచ్యతే అతే ఇతి సచనాత్ హ్రీంకారస్య మాయా ప్రకాశకత్వేన నటధానాది స్వనిష్ట నుక్షాభివ్యంజకత్వేన కారణతయా యథా బీజమిత్యుచ్యతే సత్కార్యవాదిగా మున్యక్త నామరూపకారణం బీజం అభివ్యక్త నామరూపాత్మకం పశ్చాద్భావి కార్య మిత్యంగీకార్య సకల కారణ సమవధానే విశేషనామరూపణతయా కారణస్య అభివ్యక్తి కుత్పత్తయః తథా ఉక్త బీజస్య మాయావచ్ఛిన్న చైతన్యాభివ్యంజకత్వేనపి బీజత్వం తాదృశం హ్రీంకార బీజం యస్యాః సా తథా. ఓం హ్రీంకార బీజాయే నమః. ఆం వి పరాదేవికి హ్రీంకారమే బీజము అనగా స్వవాచక తనను చెప్పునట్టి మంత్రభాగము. జ్ఞాపకం దేవతానాం యత్ బీజమక్షరముచ్యతే దేవతా జ్ఞాపకమైన అక్షరము బీజమని చెప్పబడును అనువచనము వలన హ్రీం బీజము పరమేశ్వరి జ్ఞాపకమని తెలియనగును హ్రీంకారము మాయాప్రకాశక మగుట వలన వటబీజము మట్టి. 171 శంకర గ్రంథరత్నావళి గింజ స్వనిష్ట తనయందున్న నుభిన్యంజక కారణత్వము చేత బీజమని ఎట్లు చెప్పబడును ఎటులనే మాయాప్రకాశక హ్రీంకారము బీజమని చెప్పబడును. సత్కార్యవాదులు అవ్యక్త నామరూపముల యొక్క కారణమును బీజమందురు అటులనే భవిష్యత్తులో జరుగునట్టి అభివ్యక్త నామరూపాత్మకమైన జగత్తును కార్యమని అంగీకరింతురు. సకల కారణ సమనధానమునందు ఒకచోటికి ప్రోగైనప్పుడు విశేషనామరూపములు గల కారణాభివ్యక్తి ఉత్పత్తి ఎనబడును కాగా పైన పేర్కొనబడిన హ్రీం బీజము మాయావచ్ఛిన్నమైన చైతన్యమున భివ్యంజక మగుట వలన గూడ దానికి బీజత్వము సంగతమగును. తాదృశ హ్రీం బీజము పరమేశ్వరి వాచకముగాన హ్రీంకార బీజ ఎనుచు దేవిగుణ సంకీర్తనము చేయబడుచున్నది.